అసాదేవోదేగమోన్యస్మిందోమందోమదేషు ప్రజంతిజ్ఞం విపజంతి సోపమాదో విదసే దుగ్ధవాద ప్రజంద్రయోరీనాశూరూర్వీసూరూర్వీసేనాదే విశ్వాకృత్రిమాయీషా జీవో మేషాయుమపాసి విశ్వానర్యాలి విద్వాన్ ఇంద్రపురోజర్వేడా నో విదూధోజ్రోమయాజాతవ ఇంద్రజూజుర్ణో నవందనాదవిక్షలేద్యాభి సర్ధర్యో విషూలస్ జనదోర్మాసి స్మదేవా అపి గుర్వృదాన్న అభికర్తేంద్రభూరన్నదే దివ్యాంగమానం భజాంసి స్వేనాయుధాతే దేవాశ్చిత్తే అసుర్యాయ పూర్వేరు క్షత్రాయ మమిరేసహాంసి ఇంద్రో మఘానీదయతే విరహ్యేంద్రం వాజస్య జోహువంత సాతౌ కీలిశ్చిద్ధిత్తామవేషారేంద్రౌభాగస్య భూరే అవోమభూషదమూతే అస్మే ఆభిక్షత్రుస్తావతోపరూత సఖాయస్త ఇంద్ర విశ్వహస్యామ నమో ప్రజాసో మహిళాత రుద్ర బంధంతు స్మాతే వాజా సమీకే వర్యో మనుషాం సమాంసి సదాయింద్రత్వజాజాజిషేధాత్మనాజయమగవానోజునంతి పశ్వీషుతే చరిత్రే అస్తు శక్తిర్యూయం పాత స్వస్తిభిః సదా విపాసోమామింద్రమందదుత్వాయంతే సుడావహర్యస్వాద్రీ సోదుర్భావుభ్యాం సుజాతో నార్వా యస్తేమోయుజ్యశ్చరుస్తిహర్యస్వాంసి సత్వామింద్ర ప్రభూపసోమత్తు బోధాసుమేమేనాశిక్షో అర్చతి ప్రశస్తి ఇమా బ్రహ్మ సమాదేరస్వ శృజీహమం విపాలస్యాద్రేర్బోధావిప్రస్యాచోమీషా ష్మాదుభాస్యంతమాసేమాగిరో అపి వృష్యే దురస్ న సుష్ఠుమా సూర్యస్ విద్వాన్ సదాస్వయోగి భూరి నామానూ భూరి మనీషీరవతే స్వామిత్ మాలే అస్మన్నాఘవంజోక్కా తుభ్యే దివాసనాశూలవిశ్వాతుభ్యం బ్రహ్మాని వర్ధనాకృణోమి చంద్రభిర్భవ్యో విశ్వధారి నో చిన్ను తే మన్యమానస్య తస్మోదశ్రువంతి మహిమానముగ్ర నీర్యమింద్ర తేన రాధా ఏ చూర్వషయోజే చనోత్రాయింద్ర బ్రహ్మాణి జనయంత విప్రాహ అస్మేతే సంతు సఖ్యా శివాని యూయం పాద స్వస్తిభిః సదా ఉత బ్రహ్మాణ్యైరస్రవసేంద్రం సమర్జేమ భయావశిక్ష ఆయో విశ్వాని సమదానో అశ్రోతామయీవ గోపతాంసి అజాభిగోరాజిన్వదేవజాభిర్యజ్జంతయచ్చరుధోవివాజి విజేరేషాణ్యాముపబ్రహ్మాణి జుషా నమస్తు విభాగేంద్రో వృత్రణ్య ప్రతీజన్వాన్ ఆపశ్చిత్తిభ్యుస్తర్యోనరాభోనక్షణిందర యాహి వాయుర్న నీతో నో అచ్చాత్వం నిధిభిర్దయసేది వాజాన్ తే త్వామదా ఇంద్రమాదయంతు సుష్మినం సువిలాధసం చరిత్రే ఏకో దేవత్రాదయ దేహి మత్తాస్మిన్చోరసమానే మాదయస్వ ఏవేదింద్రమృషాణం వజ్రబాహుమదృష్టాదో అభ్యర్చంతర్కైః సనస్తుతో వీరాధాతుకో మద్యూయం పాదస్వస్తిభిస్తదానః జ్యోనిష్టయేంద్రతమేరారితమామృభిః పురుహూత ప్రజాహి అసో యశా నో విదావృతే చతతో వసూని మమరచ సోమైః గృహీతం దేవన ఇంద్రద్యుమర్హా సుతస్సోమః పరీక్షా వసూని విసృష్టతే నాభరతే సువేత్తిలియనింద్రం జోహూపతి మనీషా ఆనో దివ ఆ పృథివ్యాలీర్నిదం బలిగి సోమపేయాయాహి మహంతత్వాహరాజో మధ్యంగూఢమచ్చా తవ సంవరాయ ఆనో విశ్వాభిభూతిభి సజోషా బ్రహ్మానో హర్యస్వజాహి ీర్జత్సవీరేభిస్మేతృషాం సుష్మామింద్ర ఏణ స్తోమో మహబురాయమాయేవాయన్నధాయి ఇంద్రత్వాయమర్కయీఠేవూనా దివీమధ్యామధీమశ్రోమాసంధా ేవాజింద్రవార్యశ్రవోధ్యేమీమతింబమగవద్భ్యస్వీరాూయం పాదస్వస్తిభిస్తదానోగ్రసమన్యభోయత్సమరంతసేనా పదాన్నర్యోర్మా దేవనో విశ్వద్యా అగ్నిదారీల్ నిదుర్గయింద్రస్మధిక్యమిత్రాభియేనోమర్తాసో అమంతి ఆరేతం సంసంగృణిర్నిత్సోరానో భర సంభరణం వసూనా శరం తే శ్రీప్రణోదయ సుదాసే సహస్రం సంసాబుధరాజిరస్తు జీవధర్మోమత్యస్మేద్యుమ్నమధిరత్నేహి త్వామతోంద్రక్రే అస్మి త్వామతో విదుశూరరాత నిశ్వేదాయోగ్రాంకోకృణష్మహరిమధ్యీ ఉత్సాహేతే హర్యస్వాయ దూరేంద్రో దేవదూతమిత్రి సుఖనాశూరమిత్రయంతరుత్రాశ్రయ్యాజం ఏవాయింద్రవార్యశ్రవోర్ధ్య ప్రదే మహీం సుమతింబే విదామ ఇదం బింబమగవద్భ్యస్వీరాూయం పాదస్వస్తిభిస్తదానః బ్రహ్మాణో మగవాణం సుదాస తస్మాక్తం జనజేయోరన్ ప్రపన్నవీయ శృణవ్యసాన ముక్తముక్తే సోమయింద్రం మమాదనీచే మగవాణం సుదాస మానదక్షేహవందే సకారణవన్మన్యాజాని బ్రువంతి వేదసు జనీరివేక సమానో నిమాజయపురీంద్రస్సు సర్వాహుతృందయేంద్రయేకో విభక్త తరణిర్మానాస్తురాభూతయోజస్ పూర్వీరస్మే భద్రాణి సస్తర ప్రియాణి ేవారిషైంద్రమూతయేంద్రేన్ కృష్ణీనా సుతే గృహాది సహస్రణోమాజాయూజం పాదస్వస్తిభిస్తార ఇంద్రం నరో నేమధీకార్యాధియస్థా శూరో నిషాదాసవసాన ఆగోమాజిభ్రజాత్మన్నాయింద్రసుమోమే అస్క్షాసేభ్య పురోదనభ్యమాఘవన్విచేత అపావృధిపరీవృతందరాధ ఇంద్రో రాజాజగదీనామక్షదస్తి తోదాధ ఉపస్తుర్వాయ నూచిన్నైంద్రో మఘవాసూతి ఆనోపాజన్ నిజమతేన భూతి అనూ నాయస్వక్షీణాపీపాయ వామన్వృభ్యో అభివీదాసహిభ్య నూ ఇంద్రరాజేవీవస్తే మనోవృత్యామ మఘాయ భద్రసాద్యంతో యూజం పాత స్వస్తిభిస్వరాన బ్రహ్మాణ ఇంద్రోపాయాహి విద్వాన్స్తే హరాయ సంతు యుక్తా విశ్వే విద్ధిత్వా విహవంతమర్తా అస్మాకమచ్చ్రేణి విశ్వమింద హవంత ఇంద్రమహిమావ్యాబ్రహ్మయత్వాసీసవసిన్ద్రీణా ఆయద్వజ్రం దధిరే హత ఉగ్రఘోరస్ సంకృత్వాదిష్టాషాఢ ప్రణీతేంద్రజో బాణాన్ సంయన్ోదీనిష మహే క్షత్రాయ సేహి జగ్ఞేతూ చింతితూ జిరసిష్ణిన్నా ఇంద్రాక్షిపవంతే ప్రతిచ్చే అమృతమేనాపరద్ధితరుణో మాజీన సాచే మేంద్రం మహవాహోరాజో నాథ సోయన్న బ్రహ్మా కృతిమమిష్టోజం పాత స్వస్తిభిస్తార అయం గోమాయింద్రదుభ్యం ద్వన్వాలు ప్రయాస్తోరా అశ్రుదశారోర్దో మఘానీ మఘవన్నిజాన బ్రహ్మన్నేర బ్రహ్మ గతింజురానోర్వాచీనో హరిభిర్యాహియూయం అస్మిన్నోమాదయోమ్రహ్మాణి శృణవజీవానా కాచే అశ్చరం సూక్తైర్కదానం దే మఘవందేవ విశ్వాదాతనేంద్రశణోహేమ ఉతో ఘాతే పూరుష్యా ఆయుధాన్యేవాం పూర్వే రామశృణోషీణా అథాన్వామగవంజోహవీంద్రాది ప్రమాదిక్విదేవ భోజే మేదింద్రం మఘవాణేనం మహో రాజో రాధ సోయద్దరన్న యో అచ్చతో బ్రహ్మ కృతిమవిష్ఠో యూజం పాద స్వస్తిభిస్తదాన ఆణో దేవసవాసాయాహి లక్ష్మిన్ భవాదృహయింద్రరాజో అస్య మహేనమ్నాయ నృపదే దురజ్రమహి క్షరత్రాయ వంశాయ శూర హవంతవృత్వాహవ్యం వివాదితూరా సూర్యస్య సాధౌ త్వం విశ్వేశ్వరేణ్యోజనేశ్వత్వం వృత్రాణి రంధ్రజా సుగంధు అర్హాజిరింద్రసుభిరాభ్యుచ్చాంతధోజకేతుమోపమం సమత్సు అగ్నిశే దదసూరో నహోతాహుమానో అత్ర సుభరాయ దేవాన్ భయంతే తాయింద్రజేతదేవస్తవంతశూరదో మఘాని యచ్చాసూరిభ్యాహుమం స్వాభుగోజరణామశ్నవంత భోజే మేదింద్రం మఘవానమేనం మహో రాజో రాధ సోయద్రదన్నః యో అచ్చతో బ్రహ్మాగతిమమిష్టో యూజం పాత స్వస్తిభిస్తదాన ప్రభ ఇంద్రాజమాదనం హర్యస్వ జగాజత సహాయస్వభావ్నే సంసే దుఃఖం సుదాన బుధజక్షం యసారదాహ్రుమాధసే స్వందాజింద్రవాజయుస్తం గవ్యుస్వాదక్రతో తమ్ హిరణ్యుర్వాసో వజమింద్రత్వాజోభి ప్రణోర్హన్ విద్ధిత్వా అస్య నో వసో మానో నిరేజవక్తవేజోరం ధీరనార్నే తే అవిక్రతుర్మమ త్వం వర్మాసి సప్రసః పురో యోధశ్చ వృత్రహన్ త్వయా ప్రతిభ్రువే యుజా మహాగుదాశయస్య తేనుస్రధావరీసహ అమ్నాతే ఇంద్రోదసీ తన్వా మరుత్వా దీవ ఇవద్వానీ సజావరీ అక్షమానా సహజ్యుభిః ఊర్ధ్వాదస్వాందింద్రభోభువనం దస్వముపద్యవి సంతే నమంద్రకృష్టయా ప్రభో మహేమాధే భరధ్వం మృదేదసే ప్రసూమతింగ్రేణుధ్వం ఇష పూర్వీ ప్రజరాజర్షణి ప్రాహ్యచే మహిళేషు వృత్తిమింద్రాజ బ్రహ్మ జనయంత విప్రాహ తస్వ్రతమీనంతి ధీరా కేంద్రాంబాణీరమన్యుమేవారాజానందిరే సమధ్యై హర్యస్వాజవర్గజా సమామీర్ మూఢుతాఘరచారే ఆత్మన్నీరమన్ ఆరాత్తాచిత్సమానీహవాసన్నుపశ్రుతి ఇమేషే బ్రహ్మర్గసుమంజరిగారోపసూయోరసేన పాదమాదధు రాజస్కామో వజ్రహస్తం సుదక్షిణం భువే ఇమ ఇంద్రాయ సంవిదే సోమాసో దధ్యాసిర య వీరహస్తీతజే హరిభ్యాహ్యోగ శ్రవచ్చుకర్ణయీయ దేవసూనా నూచిన్నో మధ్యగిర సత్యశ్చిత్య సహస్రాణి సదాగర్దిత్సంతమామీన స వీరో అప్రేంద్రేణ శూశుభే నృభీ ీగాహన్సుమతి భవాబలూసమ్మేదనంభూమాసోభరాగయం సునోతా సోమాబ్నే సోమీంద్రాయ వజ్రిణే పచతపత్తిరవసేకృణతే మయా మా శ్రేధర స్వామిక్షతమేఖం రాజ ఆదుజే తరణి నిజ్రయ దిక్షే పుష్యదివాసకపత్రవే నగిసుదాసోరథంబర్యాసనరీర ఇంద్రోజస్మోమతిభ్రలే గమద్వాజం వాజయన్నేంద్రమోజస్వమావితాభువా అస్మాకం బోధ్య వితారసానామస్మాకం సూరణా ఉదింబస్యం శోధనన్న జిగ్యుడా యలింద్రో హరివాన్నదభిలాంబోదక్షణం దాది సోమిని మంత్రమకర్మం సుధీతం సుపేశం దాదయజ్ఞేష్వా పూర్వీశ్చర ప్రసీతయస్తరంతి తంజయింద్రే కర్మణాభువత్ కస్తమిందోదర్షది శ్రద్ధాయుక్తే మఘవన్వార్యే దీవాజీవాజం సిదాసతి మఘోదస్మరత్రహత్యే చోదయజే దదాది ప్రియావసు తమ ప్రణీతి హర్యస్వసూరిభిర్విశ్వాతరే మధురిగా తవేంద్రామణ్యసి మధ్యమం సరత్రా విశ్వస్ పరమస్ రాజసిష్ాఘోషు బృణతే తమ్ విశ్వీభవం విశ్వ పురుహోతపాధీవోర్నామ భిక్షతే యజింద్రయావతమేతావీయ స్తోతారమిద్దీషిణేయరదాపసోరవాసీయ శిక్షేయమిన్నాహయే రాజ ఆకూహచిద్విదే నయేత్వదన్యం నాఘనాప్యంబస్యో అస్తి విలాసన కరణిత్సీషాసదివాజం పురంధ్యాయుజా ఆవజింద్రం గురుహూతం నేమిం దష్టే సుధ్రువం నృష్ణుదీమేంద్రదేవేంద్రయ్యేష్ణే దివి అభిద్వాదూరణో నమోదుగ్ధాయిపథేన వాహ ఈశానమస్య జగదస్వద్సమీశానమింద్రదస్థుగా నత్వాన్యో దివ్యో నార్థీవో నాతో నరిష్యే అశ్వాజంతో నరణేంద్రవాయో గవ్యంతస్వాహవామే అభిషదస్తేంద్రజీ పురోగసుర్హిమన్ సరేవ్యా మిత్రాన్సూ అస్మాకం బోధ్య విదామాధనే భవాఖీనా ఇంద్రకృతం నాభారీత్రేభ్యో శిక్షా నో అస్మిన్ పూర్వూతజామాని జీవాజ్యోతిరసీమహి మానో అజ్ఞాతృజనాజో ఓమాసో అవక్రమయా భయం ప్రవరస్వాదీరపోతీ శూరతరావసి శిత్యం చో మా దక్షిణస్తాధియం జిన్మాసో అభిప్రమందు ఉత్తిష్టం వోచే పరి బర్హిషో నృయమే దూరాదవీరవే వసిష్ఠా దూరాదింద్రమనజన్నాసుదేనో వై శాంతమధిపాంతముగ్రం ఆసజ్యుమ్నస్ వాజదస్ సోమాత్ సుదాదింద్రో వృణీత వసిష్ఠాన్ ఏవేన్నుకం సింధూమేభిస్తదా దేవేన్నుకం భేదమేభిర్జఘాన ఏవేన్నుకం దాసరాజ్ఞే సుదా సంప్రాభలింద్రో బ్రహ్మణావో వసిష్ఠా జుష్ణీనరో బ్రహ్మణావపితృణామక్షమవ్యయన్న కిలారిష యక్వరీషు గృహారేంద్రేషమదాతా వసిష్ఠా ఉద్యాభిలేష్ణజో నాథిదాసోదీధయుర్దాసరాజ్ఞే వృదాసా వసిష్ఠస్యస్తు భర ఇంద్రో అశ్రో దురుంద్రుత్సుభ్యో అకృణోదు లోకం దండాజివేద్దో అజనాసన్ పరిచ్ఛిన్నాభకాశా అభరచేత వసిష్ఠాదితృత్సూనాంబిశో అప్రథంత త్రయ కృణ్వంతి భువనేషుతిస్ర ప్రజా ఆర్యా జ్యోతిరద్రా త్రయో ఘర్మాసం సదంతే సర్వాసిష్టా సూర్యస్యేవ వక్షసో జ్యోతిరేణాం సముద్రస్యేవ మహిమగభీర పాదస్యేవ ప్రణవోనాన్యేన స్తోమో వసిష్ఠా అన్వేదమేవ తయన్యన్యం హృదయస్య ప్రగేదై సహస్రవంశమభిసంచరంతి యమేన తదం పాదిదిం వయం సోత్సరసౌపాసే దుర్వసిష్ఠా విద్యుదోజ్యోతిపరిసంధిహారం మిత్రావరుణాయ తపశ్చరాన్ తత్తేజన్మోదైకం ప్రతిష్టారచ్యోయత్వా విశాజభార ఉదాసీనైత్రావరుణో వాసిష్ఠోర్వశ్య బ్రహ్మన్మనసోధీ జాతః రత్సం స్కందం బ్రహ్మణా దేవ్యేన విశ్వే దేవాః పుష్కరే త్వా దదంత సప్రజేత ఉభయస్య ప్రవిద్వాన్ సహస్రదాన బుధభాసదానః యమేన దదం పరిశిం వాయిష్యన్నత్సరసః పరిజ్ఞే వసిష్ఠః సర్వదేహ జాతాభిషితానమోభిః కుంభేరేతస్య క్రియతు సమానం తదో రమాణ ఉదీయాజ మధ్యాత్తతో జాతం శ్రీమాహుర్వసిష్ఠం ఉక్తభృతం సామృతం విభర్తిగ్రామాణమిభ్రప్రవదాత్యగ్రే ఉపైయమాధ్వం సుమనస్సమానావో గచ్చాది ప్రతృదోపసిష్ఠ ప్రసూక్రైరు దేవీ మనీషా అస్మత్సులక్టోరసోనవాజీ విదుః పృథివ్యాధివో జనిత్రం శృణ్వంజాపో అధక్షరంతీ ఆపస్థితస్మై బృణ్వంత పృథ్వీర్వృత్రేషు రామం సనంద ఆశోష్స్మై దాదాస్వానింద్రో నభ్రీరణ్యబాహు అభిప్రస్థాదా హే వయజ్ఞం జాతే భవత్మాత్మనాహినోద వనా సమత్సో హినోద యజ్ఞం దధాత కేతుం జనాయ భీరం ఉదస్య సుష్మాద్ధానున్నార్త విభక్తి భారం పృథివీన భూమ వయామి దేవాం అయాదురగ్నే సాధన్ ధృతేన ధియం దధామి అభివో దేవీం ధియం దదిధ్వం ప్రవో దేవత్రావాచం కృణుధ్వం ఆచష్టాసాం పాథో నదీనాం వరుణ ఉగ్ర సహస్రచక్షాః రాజా రాష్ట్రాణాం పేశో నదీనామనుతమై క్షరత్రం విశ్వాయు అభిష్టో అస్మాన్ విశ్వాసు భిక్షజ్యం క్రోధనమునం నిసో ేనామేవాగ్రహస్తూనా అవీన్వాగ్రవ్యాన్నమోభిప్రేష్టో అస్మాధాయిస్తోమా సజోర్దేవేభిరవాన్నపాదం సఖాధ్వం శివో నో అస్సు అబ్జాముక్తైరీణే బుద్ధేనదీనాజస్సుషీలన్ మానోయర్బుద్ధ్యో ఋషేధాన్మా యజ్ఞో అస్య శ్రీధృతాయో ఉదల ఏషు ఋషశ్రవోజ ప్రరాజేయం శ్రద్ధంతో అర్య తపంతి సత్రం స్వా అన్నభూమా మహాసేనాథో అమేరేవాం ఆయన్న పత్నీర్గమంచాత్పష్టాసు పాణిర్దధాతు వీరాన్ ప్రదీనస్తో మంత్రే అరమూ తానో రాసన్ రాజిరాజోమోన్యారోదీవర్ణాని శృణోతు వరూత్రీభిస్సు సరణో నో అస్త్రోత్రోజా తన్నో రాజ పర్వతస్తన్నాపస్తద్రాజిషాదోషాధీరుద్యో వనస్పతి పృథివీ సజోషా ఉభేరోదసీ పరిపాసతో అనుత దుర్వీరోదసీ జిగామలుధ్యుక్షోమరు నయింద్ర సఖ అను విశ్వే మరుతోజే సహాసో రాజశ్యామధరుణం ధియధ్యై తన్నయేంద్రోమరు నో మిత్ర అగ్నినా పపోషధీర్బలిలో జుషంత సర్వం శ్యామమరుతముపస్థే యూయం పాద స్వస్తిభిస్తదానః చన్న ఇంద్రాగ్నిభవతామవోభిశన ఇంద్రావరుణారాధ సమింద్రా సోమాసు విగాయోంద్రా పూషణాజాత సన్నోహస్తమో నరం అస్సమో సంతు సన్న సత్యమో అస్సు సన్నో జాతమో అస్సు సన్న గురుచీభవతుభి సంరోదీర్ఘీషన్నో అదృశ్యన్నో దేవానా శుభవాని సంతు శరన్నో అగ్నిర్జ్యోతిరీకో అస్సు సన్నో మిత్రవరుణవస్వినాశం సన్న సుకృతాం సుకృతాని సంతు సన్నీవ అభివాత సన్నాద్యావా పృథివీ పూర్వభూతౌ సమంతరిక్షం ఋషయేనో అస్సు సన్నోషధీర్వరిహో భవంతు సన్నో రజసస్పతిరస్సు జిష్ణో సన్నజంద్రో వసుభిర్దేవో అస్సు సమాదిత్యేభిర్వరుణస్సు సంసాహ సన్నో రుద్రో రుద్రేభిర్జలా సన్నస్పష్టాగ్నభిఘశృణోతు సన్న సోమో భవతు బ్రహ్మ సన్న సన్నో గ్రావాణము సంతు జ్ఞా సన్న స్వరూణామితయో భవంతు సన్న ప్రశ్వాసంవస్తు వేదీ సన్న సూర్య గురుచక్షాపుజే దుజన్నస్తతస్ర ప్రతిశో భవంతు సన్న పర్వతాధ్రువయో భవంతు సన్న సింధవసమూసంతాపాః సన్నో అదీతర్భవతు ప్రతేభిస్సన్నో భవంతు మరుతః స్వర్గాః సన్నో విష్ణుస్సమూ పురాణో అస్సు సన్నో భవేద్రాంధ్రం వస్తు వాయుః సన్నో దేవస్య విజాత్రాయమానః సన్నో భవంతుషసో విభాతి సన్న పర్జన్నో భవతు ప్రజాభ్యసన్నః క్షేత్రస్య పతిరస్తు శంభుః సన్నో దేవా విశ్వదేవా భవంతు సం సరస్వతీ సహధీభిరస్తు సమాభిరాజస్వమూరాదిషాదస్వన్నో దివ్యా పార్థివా సన్న అప్యాః సన్న సత్యశ్రవదాయో భవంతు సన్నో అర్వంతస్వమూ సంతు గావాః సన్నర్భవస్సుహృతస్సుహస్తా సన్నో భవంతు ఇతరో హవేషు సన్నో అజేత పాద్దేవో అస్సు సన్నో హిర్బుద్ధ్యాద్ర సన్నో అపాన్న పాత్రేరునస్సు సన్న ప్రశ్నిర్భవతు దేవగోపా ఆదిత్యా రుద్రావసవోజుషేదం బ్రహ్మ క్రియమానందవీయ శృణ్వంతు నో దివ్యా పార్థివాసో గోజాత ఉదయే యజ్ఞియాసః యే దేవానాం యజ్ఞియా యజ్ఞియానాం మనోర్యజత్రా అమృతార్దజ్ఞాః యే నో నాదంతా మురుగాయ మధ్యయూజం పాద స్వస్తిభిః సదా నః సంవదీ పారయంతేతం ప్రచ్చంతి వచోయుజా అభ్యారంతం జమాకేతుం జజేవేదమిది బ్రవన్ భాసాకేతుం పరిశ్రుతం భారతీర్బ్రహ్మవర్ధనీ సంజానానామయీ మాత జజేవేదమిది బ్రవత్ ఇంద్రస్తం కిం విభుం ప్రభుం భానునేయం సరస్వతీ ఏన సూర్యమరోజయజ్ఞే రోదసీ ఉభే యుషస్వాగ్నే అంగిరః కాణ్వం మేధ్యాదిశిం మా త్వా సోమస్య వర్వేహత్సుతస్య మధుమత్తమః త్వమగ్నే అంగిరః శోచస్వ దేవవీతమః ఆసంతమసంతమాభిరభిష్టేభిః శాంతిః స్వస్తిమా కుర్వత సన్నః కనిక్రదేవః పర్జన్యో అభివర్షతు సన్నోద్యావా పృథివీ సంవృతాభ్యశ్ సన్నాజేధి ద్విపదే సంచతుష్పదే భద్రన్నో అపి వాదయమనాః హరిః ప్రబ్రహ్మైరేతు సదానాధృతస్య విరస్మిభిః సన్నృజయ సూర్యోగాః విశాలो నా పృథివీ సహస్రభుర్వీ పృథుర్ప్రతీకమధ్యే అగ్నిః ఇమాం వాం మిత్రావరుణాసు భృత్యమిఘనగ్రన్వే అసురానవీయః ఇనో వామన్యప్పాదమీరదభ్యోజనంత మిత్రోయాతదిబ్రువానః ఆవాదస్య ధ్వజదోరంతగిత్యాపీ భయంత ధేనభోనసూదాః మహోధివస్సదనేలాయ మానోజిక్రదృఢవస్తస్మిన్నూఢన్ ీ గైంద్ర ప్రియా సురథాధూరధారు ప్రజో మన్యం నిరీక్షతో భినాత్యా సుక్రతో వర్జమనం నవృత్యాంబయస్వరస్వినస్వర్గస్వధామన్ విభృక్షో బాబేస్తారో రుద్రాజ ప్రేష్టం ఆయత్సారం యశసో వాపసానాః సరస్వతీ సప్తభీ సింధూపాత యాః సుష్వయంత సుదుఃఖాః సుధారా అభిస్వేన పయసాపీప్యానాః ఉదత్యేనో మరుతో మందసానాధియం తోకం చ వాజినో వంతు మానః పరిఖ్యదక్షరాచరంత్యవీవృధంజ్జంతే రయిమ్నాః నవో మహీమరమాతిం కృణధ్వం ప్రభూషణం విదధ్యా అననీలం భగనం ధియో విగారణం వా అస్యాః సాతౌ వాజం రాధికాచం పునంధిం అచ్చాయం వా మరుతః శ్లోక యే త్వచ్చా విష్ణుం నిషిక్త పామబోధి ఉద ప్రజాయై గృణతే వయోధుర్యూయం పాద స్వస్తిభిస్తదానః ఆపో వాయుష్టో భగతుస్తవధ్యేయసో వాజారుఘునక్షమామృక్తః అభిర్త్రివృష్టైః స్వబాలే ఋతోమేర్మదేషుధిప్రామభిర్ణధ్వం యూయం హరత్నం భగవత్సుధత్తః స్వదృశారుభక్షణో అమృక్తం సంయజ్ఞేరస్వధావంతః పిబధ్వం వినో రాధాంసి మతిభిర్దయధ్వం ఉపోచితైమఘనజ్యేష్ఠం మహో అర్భస్య వసూనో విభాగే మహాతే పూర్ణా వసూనాగభక్తేన సూనృతా నిజామదేవ సవ్యా త్వమినిందస్త్రజాసారభుక్షా వాజో న సాధురస్తమే శృక్వా వయం నృతే దాస్వాం సస్యామ బ్రహ్మా గృణ్వంతో హరివో వసిష్ఠాః సనీతాది ప్రవతో దాదుటే చిద్యాభిర్వివేరో హర్యస్వధీభిః మన్మానుతే యుజ్యాభిరుచీరాన ఇంద్రరాజ ఆదర్శస్యే మారయాదేవ వేధనస్పందః కదా న ఇంద్రవచసో బుబోధ అస్త్రం ప్రాత్యాధియాదయం సువీరం వృక్షాణో అర్భాన్యోహీతవాజీ అభియం దేవీ నిర్వీతిస్థితిశే నక్షం దయింద్రం శరదస్సు వృక్షాః పురత్రిబంధర్జరదష్టిమేత్యస్వ వే సంయం కృణవంతమృతాః ఆనో రాధాం శరీరస్తవధ్యా ఆరాజోయం సువర్వాదస్య రాతౌ సదా నో దివ్యః పాయుశ్రీభక్తు యూయం పాద స్వస్తిభిస్తదానః ఉదృశ్య దేవస్స విదాయామహిరణ్యయీ మమతిం యామసి శ్రేత్ నూనం భగోహవ్యో మానుషేభిర్వ్యోరత్నా పురూపసుర్దధాతి ఉదోదిష్ట సదిల శ్రద్ధ్యా అస్య హిరణ్యపాణే ప్రభేదామృతస్య యూర్వీం పృథ్వీ మమతిం సృజాన ఆనృభ్యో మత్తభోజనం సుమానః అభిష్ పితో అస్సు యమాజిద్యుసేవో గృహంతి అస్తనో ధాద్విశ్వేపాయుభ్యూరీ అభియందేర్ఘ్నాది సమందేవస్సర్జూషాణా అభిరమ్రాజోరుణంత్యభిత్రాసో అర్యమాసోషా అభియమిథో మనుషస్ సమందే రాజిం జిమోరాజిరాజ పృథివ్యా ఆయుర్బుద్ధ్యా ఉదర శృణోదమరోత్యేకాధేనుభిర్నిపాతు అనదన్నో జాస్వధర్మం శ్రేష్టరత్నం దేవస్యాన భగముగ్రోపసేజోగవీతి భగమనుగ్రో అధయాదిరత్నం సన్నా భవంతు వాజినో హవే దేవదాదావిదద్రవస్వర్గాః జంభయంతో హిమృగం రక్షాంసిమీవాదమాదయధ్వంతృప్తాయాదపసిభద్దే భజానై ఓధ్వో అద్విస్సు మహిమస్వో అస్మేత్ప్రతీతిర్దేవతాదిమేతి భేదాతే అద్రీరథ్యే వృంధామృతం హోదానయుషిజోయజాతి రమావిజేతు ప్రజాభిర్హిరేఢామా విశ్వదీవభీరీటయ్యాతే దిశామగ్రోర్ణతః పూర్వభూతౌ వాయుః పూషా స్వస్తయే నియుత్వాన్ ధ్వజా అత్రవసవోరంధదేవా పురాభంతరిక్షే మర్జయంత శుభ్రాః అర్వాజయ కృణ్వాం శ్రోతూతో నో అసేషు యజ్ఞయా సభూమా సహస్తం విశ్వే అభిసంది దేవాధ్వరూక్షిభగం నాదత్యాపురంధి ఆగ్నేజిరో దివ ఆ పృథివ్యా మిత్రం బాహవరో నవీంద్రామగ్నిం ఆర్యమనమదీతిం విష్ణు మేఘాం సరస్వతీ మధురో మాదయంతాం శరేహగ్నం మధుర్యజ్ఞానాం నక్షత్రమం మర్త్యా నామదిన్వన్ ధారాదిమాదిదస్యం సదాసాం సక్షీమహీర్జేభిర్ను దేవైః నూరోదాసీ అభిష్టు దేవశిష్టైర్దావానోవరుణో మిత్రో అగ్నిః యుచ్ఛంతు చంద్రాపమన్నో అర్కం యూయం పాదస్వస్తిభిః సదానః కో సృష్టిర్విదత్సాః ఆసమే సోమం దజీమహి తురాణాం ేత్రుభక్తమింద్రో అర్యమాదాదాతు భగశ్చుగ్రో అస్తుమరుదస్వృష్ణీయం మర్గం మృగస్వాహ ఉదే మగ్ని సరస్వతీ జునతిరస్య పర్యేతాస్తి అయం హితావరుణృతస్ మిత్రో రాజానో అర్యమా బోధు సుగమా దేవ్యీకిరణపాతే నో అంభో అదివర్షన్నరిష్టా అస్య దేవస్య వీరుడో భజా విష్ణో రేణస్య ప్రభృతే హవిర్భిః రుద్రియం మహిత్వం యాధిష్టం వర్తిరశ్వినా విరావత్ మాత్ర పూర్ణన్నాఘణయరస్యోవరూత్రీయద్రాదిషాదశ్చరాసన్ మయో భువో నో అర్వంతో విమాంతు వృష్టిం పరిజ్వాపాతో దాదు నూరోదసీ అభిష్టు దేవశిష్టైర్వృతావా నో వరూ నో మిత్రో అగ్నిః యచ్చంతు చంద్రాపమన్నో అర్కం యూయం పాదస్వస్తిభిః సదానః ఓ